సూర్యోమా దేవో దేవేభ్య పాదు వాయురంతరిక్షాజమానోర్మా పాదు చక్షుషః రక్షసోమిర్విశ్వదర్శనేతేభిస్వమనామభిర్విధేమతే అహం పరస్తాదహమవస్తాదహం జ్యోతిషామితమోవారదంతరిక్షం తదు మే పితా భూదహగం సూర్యముభయతో దదృశాహం భూయాసముత్తమస్తమానామా సముద్రాదాంతరిక్ష ప్రజాపతిర్భిజాపజాతేంద్ర ప్రశ్నౌతు మరుతో వర్షయంతోన్నం భయ పృథివీం భిర్ధేదం దివ్యం నభః రుద్రో దివ్యస్య నో దేహీశా నో విసృజాదృతిం పశవో వాదిత్యకేష రుద్రోషధే ప్రాశ్నావాదిత్యం జహోతి రుద్రాదేవ పశూనందర్దధాత్రిసోపోషధే స్వేవ పశూన్ ప్రతిష్టాపయతి కవిర్యజ్ఞస్య వితనో జిపంథా నాగస్య పృష్టే అధిలోచనే దివః ఏన హవ్యం వహతి జాసి దూత ఇత ప్రచేత అముత సనీయాన్ యాస్తే విశ్వాస్తమిషస్తం చేయా పృథివ్యా బర్హిటి సూర్యేయా తాస్తే గచ్చంత్వాహుతిం ఘృతస్య దేవాయతే యజమానాయ శర్మ ఆశాదానస్తు వీర్యగం రాజస్పోషగ్రస్వశ్విజం బృహస్పతినా రాజా స్వగాసుతో మహ్యం యజమానాయ తిష్ఠ సంతానక్యామిపరితాఘృతేన సంతానక్యామ్యపవోటధీభి సంతానక్యామి ప్రజాహమద్యసారీ క్షితాసన భోగాయమస్మే ప్రైతు బ్రహ్మణస్పత్నీ వేదిం వర్ణేన సీదతు అథాహమనుకామినే స్వే లోకే విషాయిష వయగంపత్నేరుపసేది అగ్నేదవస్తంభనమద్యాసో అదాభ్యం ఇమం విశ్యామి వరుణస్ పాశయ్యమవద్ధేత సవితా సుకేత ధాతుష్టయోనౌ కృతస్కే శ్యోనం మే సహపత్యాకరోమి రేష్యుదే స్థిరస్ వామీరం భగ్నిస్తన్నయత్పరి ధర్మధ్యం దాగం రుద్రావదృష్టాదిమామాహిగం సేభ్యో రుద్రేభ్యాదిత్యేభ్యో విశ్వేభ్యో దేవేభ్య పన్నేదినేర్గృహామి యజ్ఞాయవ పన్నేదినే సాదయామి విశ్వస్ విశ్వావతో వృష్ణియావతస్తవాగ్నే వామీరను సందృశి విశ్వాహేతాగం యజ్ఞోని దేవేభ్యో యజ్ఞమశిరన్నస్మిన్ స్వాహాకృతా సముద్రేష్టాగం సర్వమాతిష్టతానో వాదస్య పద్మం నిలయీనిదాః అషట్కాలో వేగాయత్రిక్షిణత్తస్తేన సపరాపదత్స పృథివీం ప్రావిశత్సకతిరాభవద్యస్య ఖాదిరస్తృవాభవతి ఛందేవర సేనావద్యతి సరత అస్యాహుతయో భవంతి శరీరస్యామితో దివితోమ ఆసేత్తంగారిత్ర్యాహరత్తస్య పర్ణవచ్చిద్యర్ణస్య పర్ణత్వయ్యస్య పర్ణవదీ జుహోద్భవతి సహోమ్యాహుతయో భవంతి దేవా ఆహుతే దేవా వై బ్రహ్మన్న వదంతర పర్ణమపాసన శుశ్రపావైనామయస్ పర్ణమీ జుహోద్భవతి పాపగ్రశ్లోకం శృణోతి బ్రహ్మ వై పర్ణోన్మరుతోన్నం విన్మారుతోస్వచ్చోరస్ పర్ణమీ జుహోద్భవత్యాశ్వచ్చబ్రహ్మణైవన్నమవరుంధేథో బ్రహ్మైవ పశ్యోహతిరాష్ట్రం వై పర్ణోమిడస్వచ్చోరస్పన్న జుహోద్భవత్యాశ్వచ్చవృద్రాష్టమే విశ్యద్యోహతి ప్రజాపతిర్వాజుహోత్సాయత్రాహుతి ప్రత్యతిష్టతో వికంకతముదతిష్టర ప్రజా అసృజరస్య వైకంకతి ధ్రువా భవతి ప్రత్యేవాహుతయస్తిష్టంత్యథో వైవజాయతేతద్వై సృజాగం రూపయ్యస్తైవ గం రూపా సృజో భవంతి సర్వాణ్యేవేనగం రూపాణి పశూనాముపతిష్టంతే నాస్యాపరూపమాత్మం జాయతే. ఉపజామగృహీతోది ప్రజాపతయే త్వా జ్యోతిష్మతే జ్యోతిష్మంతం గృహ్ణామి యక్షాయక్షేభ్యోజ్యుభ్యైంద్రజ్యేష్ఠేభ్యో వరుణరాజభ్యో వాతాభిభ్య పర్జన్యాత్మభ్యో దివే తాంతరిక్షాయ తాపతిష్మిషతో మనోపతిజ్యాసతో జక్ష్యపజో నో దాతీయతి సంజయి ప్రాణాయ ్యస్తౌషేభ్యో విశ్వేభ్యస్వాభూతేభ్యో ఇద ప్రజాక్షిద్రాజాయంతరస్మే ప్రజాపతయేర్భూతావన్నే జ్యోతిష్మతే జ్యోతిష్మంతం జహోమి యజమానశ్చ దేవతమంతరితస్తే ప్రజాపత్యంతసి గ్రహం గృహ్ణేరా ప్రజాపతి సర్వా దేవతాభ్యదేవాదే జ్యేష్ఠో వాగ్రహాణ్యైతృహ్యే జ్యేష్ఠమే గచ్చతి సర్వాదేవతనాగుంపయ్యేషగ్రహోరస్ైతృహ్యే సర్వాణ్యేనగం పశూనాముపతిష్టంతమృహీతో ప్రజాపతే జ్యోతిష్పదే జ్యోతిష్పంతం గృహ్ణామేత్యాహ్యోతిరేణుమానాభ్యస్తత్తాభ్యైత్యాహైతావతేర్వేదేవతాభ్యేణుం సర్వాభ్యోగృహ్ణాచపేంద్రద్విషతోమహైత్యాహభ్రాతుర్వ్యాగృహే ప్రాణాయత్వేత్యాహప్రాణానేవమానే తస్మై త్వా ప్రజాపతయేర్భూతావన్నే జ్యోతిష్మదే జ్యోతిష్మందం జహోమేత్యాహ ప్రజాపతి సర్వా దేవతా సర్వాభ్యదేవైనం దేవతాభ్యోజహోత్యాజ్యగ్రహం గృహ్ణేనా తేజస్కామస్య తేజోవాజ్యం తేజస్వేవ భవతి సోమగ్రహం గృహ్ణేనా బ్రహ్మవర్చసకామస్య బ్రహ్మవర్చసం వై సోమా బ్రహ్మవర్చస్వేవ భవతి రసిగ్రహం గృహ్ణేనా పశుకామస్యోర్వేదభ్యోర్పశవోర్జైవాత్మావోర్జం పశోనవరుంధే ప్రేక్తమపిజంజనంతి విశ్వే ద్వర్యదేతేర్భవంతో మా స్వాదో స్వాధీర స్వాదునా సృజాసమసూషుమసుమసునాభియోధి ఉపజామగృహీతో ప్రజాపతయే త్వాం గృహ్ణా మేఘతేజో ప్రజాపతయే త్వా ప్రాణగ్రహాన్గృహ్ణాేతావద్వా అస్తిగావదేతగ్రహాస్తోపాశ్చందాగుంతి పృష్టాశోయావదేవాస్తిరవృందే జ్యేష్టావేదాన్బ్రాహ్మణా పురా విదావక్రంతస్మాత్తేతాగుం సర్వాదిశోభిజితా అభోమనిగస్తైతే లిఖ్యంతే జ్యేష్ఠమేవ గచ్చత్యభిదిశో దేవి పంచ లిఖ్యంతే పంచదిశ సర్వాస్వేవ లక్ష్మధ్రువం ప్రాణా ప్రాణా యజమానేషు దశసి ప్రాయణీరే చోదయనీరేణ్యే ప్రాణా వై ప్రాణగ్రహ ప్రాణైరేవ ప్రయంతి ప్రాణేరుద్యంతిమే ప్రాణా వై ప్రాణగ్రహ ప్రాణేభ్యఖలు ప్రజాయంతి యద్వామదేవ్యోనేశ్చవతేదశమేహం వామదేవ్యోనేశ్చవతే దశమేహం లిఖ్యంతే ప్రాణేభ్యదేవ ప్రజానయంతి దేవ్యాధియా భరత జాతవేదసం అవ్యానో రక్షతానుషవే అయముష్య ప్రదేవయుర్హోతారిజ్ఞాయనీయతే రథోరయోరభీవతో ఘనీవాంగేతదిత్మనా అయమగ్రదృశ్యమృతాదివజన్మనః సహదర్శిత్సీరాం దేవో దేవాతవే కృత ఇళాయాస్వాపదే భజన్నాభాపృథివ్యాధి జాతవే దోనిధి మహ్యగ్నే అవ్యాయమోషవే అగ్నే విశ్వే విశ్వనేక దేవైరోర్ణావంతం ప్రథమస్తి దయోనిం కులాయనం ఘతవంతం సవిత్రే నిజ్ఞన్న విషమానాయ సాధు శీతహో తస్వ లోకేతి సాధనా యజ్ఞం సుఖుతస్ యజోనో దేవాన్హవిగారయాస్యగ్ని బృహద్యజమానే యోధా నిరోతాహోదశోధీదివాదత్సుదక్ష అదలబ్ధో వ్రత ప్రపచర్వశిక్షసహస్రం భరస్వతిజిష్పో అగ్ని స్పందోతస్తమునః పరస్తంబస్యావిటభ ప్రణేత అగ్నేతోకస్య నస్తనేతనో నామ ప్రయచ్చంతీద్బోధి గోపాః అభిత్వా దేవతవిదరీశానం వార్యాణాం సదావన్ భాగమీమహే మహేద్యావ పృథివీజన ఇమై యజ్ఞం వివిక్షతాం విభృతాన్నాసరీమభిః పావగ్నే పుష్కరాదస్య సర్వాదిరమంథన మోర్ధా విశ్వస్య పాశతః తముత్పాదద్యంగ్రహి పుత్రగీధే అథర్వణః ప్రత్రహణం పురందరం తముత్పాపాచ్యో వృషా సమీధేజస్యహంతమం ధనంజయగుంరణేరణే ఉదబ్రువంతు జంతమముదగ్నిర్వృత్రహాజని ధనంజయోరణేరణే ఆయగుంహత్తేన ఖాదినకుంశిశిం జాతం న బిభ్రతి విషామగ్నిగస్మద్భరం ప్రదేవం దేవవీతలే భరతావసు విత్తమం ఆశ్రేయో నౌరిషీదతో ఆజాతం జాతవేదతి ప్రియగుంశి సీతాతిథిం శోనా గృహపతిం అగ్నినాగ్నిస్తమిభ్యతే కవిర్గృహపతిర్యువా హవ్యవాజుక్వాస్యగ్నే అగ్నినా విప్రో విప్రేణ సత సఖా సఖ్యాసమిభ్యసే తమ్మర్జయంత సుక్రతుం పురో యావానమాజిషు స్వేక్షలేషు వాజినం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః ఓం తృతీయకాండః సమాప్తః చతుర్థకాండః ప్రారంభః ఓం ఇంజాల ప్రథమం మనస్తత్వాలితమితాధియః అగ్నిం జ్యోతిర్నిచాయ్య పృథివ్యా అధ్యాభరత్ యుక్తాయ మనసా దేవాన్ సువర్యతోధియాదివం బృహజ్యోతిః కరిష్యతః సవితా ప్రసువాదితాన్ యుక్తేన మనసా వయం దేవశ్చ సవితుః సవే సువర్గేయాయశక్తైః ఇంజతే మన ఉదరింజతే ధియో విప్రావిప్రస్య పృషతో విపశ్చితః విహోర్గాదసేవయునామితే కయిన్మహీ దేవస్య సవితుః పరిష్టుతిః ేవాం బ్రహ్మ పూర్వం నమోభిర్విశ్వకార్యంతి పథ్యే వసూరా శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రాలే సామాని దివ్యాని తస్థు యస్య ప్రజానమన్మన్యజ్ఞయర్దేవాదేవస్య మహిమానమర్చనః యః పార్థివాని భవేదరేతు సౌరజాగుంసి దేవస్య పితామహేశ్వరా దేవతమిద పదువయజ్ఞం పదువయజ్ఞపదింభరాయ విద్యోగంధర్వ కేతన్న పునాదు వాచస్పతిర్వాచమధ్యస్పదాదిన ఇమన్నా దేవతమిదర్యజ్ఞం పదువదే వాయువగుం సఖిమిదగుం తత్రాజితగుం సరజితగుం సువర్జితం పితాస్తోమగుం సమర్థయ గాయత్రేణ రథంతరం బృహద్గాయత్రవర్తనీ దేవస్తాదవిదుప్రథమేష్ణాహస్తాభ్యాంగాయత్రేణ చంద్రదాతలేంగిరస్పదభ్రిరదినారిరపిథివ్యాస్తదత్సాదగ్నిపురేషమంగిరస్పదాభరత్రయేభేణత్వా చంద్రదాతలేంగిరస్పద్భ్రిరదినారిరసిత్వయాభయం ఆధారయతమిదావిభ్రయంభిరణ్యనే తయాజ్యోతిరజస్రమిదగ్నిం ఖాత్తేనాభరానుష్ఠుభేన స్వాచందదాతలేంగిరస్పదే ఇమామగర్భ్రం దశనామృతస్య పూర్వాయుర్విదథేవ్యా తయా దేవాసుతమాబభూవృతస్య దామం శరమానపంతే ప్రదోక్తం వాజిన్నాద్రమవరిష్ఠామను సంవతం దివితే జన్మ పరమమంతరిక్షేణాభిప్రసవ్యామధియోని ఇంద్రాగుమ్రాతుభంగిమస్మిరియామే విషణ్వసు అగ్నిం భరంతమస్మయం యోగే యోగే తమస్తరం వాజే వాజే హవామహే సఖా ఇంద్రమూతయే ప్రతోర్వన్నేక్య వక్రామన్నసస్తే రుద్రస్వానవత్యాన్మయోభూయే ఉర్వంతరిక్షమన్విహి స్వస్తిగవ్యో జలభయాని కృణ్వన్ ఓష్ణా సయుజా సహ పృథివ్యాస్వదత్సాదగ్నిం పురేష్యమంగిరస్పదచ్చే యజ్ఞం పురేష్యమంగిరస్పదచ్చే భోగ్యం పురేష్యమంగిరస్పద్భరిష్యాభోగ్యం పురేష్యమంగిరస్పద్భరామః అన్వగ్నిరుణసామగ్రమక్షరం మహాని ప్రథమో జాతవేదాః అనుసూర్యస్య పురుత్రా చ రశ్మేన నుద్యావా పృథివీ ఆతతానా ఆగత్య వాజ్యర్ధన సర్వామృతో విధోనుతే అగ్నిగం సశస్తే మహతిలక్షురానిచికేతలే ఆక్రమ్య వాజన్ పృథివీమగ్నిమిచ్ఛరితాత్వం భౌమ్యా వృత్పాజనో బ్రూహియతఃఖరామతం వయమ్ యావోస్తే పృష్టం పృథివీ తదస్థమాత్మాంతరిక్షం సముద్రస్తే యోనిః విఖ్యాయచక్షుషాత్మభిదృష్టపదన్యత ఉత్తరామహతే సౌభగాస్మాగాస్థానాద్యవినోదావాజిన్ వయర్గస్యామసుమతో పృథివ్యాగ్నిం ఘనిష్యంత ఉపస్థే అస్యాః పునర్క్రమే ద్రవిడాదావాజ్యర్వాగస్తలోకం సుకృతం పృథివ్యాః తదఃఖనేమ సుప్రతీకమగ్నికం సుమోరుధానా అభిలాక ఉత్తమే అపోదేవేరుపతిమధుమతేరయక్ష్మాయ ప్రజాభ్యః తాగస్థానాదుర్జిహతామోషదయస్సువిపరాః జిఘర్మ్యగ్నిం మనసా ఘృతేన ప్రతిక్షంతం భువనాని విశ్వాః పృథుంతిరశ్చావయతా బృహంతం విజిష్టమన్నగం రభతం విదానం ఆత్వాదిఘర్మ్యపజతా ఘృతేన రక్షసా మనసా తద్విషస్వా పర్యశ్రే స్పృహయద్వర్ణో అర్జర్ణాభిమృశే తనుపాదలిషిషాణః పరిరాజపతిష్కవిరగ్నిహవ్యాన్యక్రమేద్ దశత్రత్రాని దాశుచే పరిత్వాజ్ఞేపురం వయం విప్రగం సమస్య ధీమహి విషర్దన్నం దివే దివే భేత్తారంభం గురావతః తమగ్నేర్తిభిస్తమాసుక్షణిస్తమభ్యస్తమస్మరస్పరి సంవరేభ్యస్తమోషధేభ్యస్తం నృణాం నృపదే జాయతే శుచిః దేవస్యత్వాదమిదః ప్రథమే శివనాః బాహుభ్యాం పోష్ణాహస్తాభ్యాం పృథివ్యా సదస్యగ్నిం పురేష్యమంగిరస్పత్ఖనామి జ్యోతిష్పందంతాగ్నే సుప్రతీకమజశ్రేణ భారణాదేద్యానం శివం ప్రజాభ్యోహికం సంతం పృథివ్యా సదస్యగ్నిం పురేష్యమంగిరస్పత్ఖనామి అపాం పృష్టమతి ప్రథాపూర్వగ్నిం పరిశరపరామపృష్టం వర్ధమానం మహాచ పుష్కరం దివో మాత్రయావరిణా ప్రథస్వ శర్మజస్థో వర్మజస్థో అచ్ఛిద్రే బహులే ఉభే హిజస్పతి సంవసాథాం భర్తమగ్నిం పురేష్యం సంవసాథాగం సువర్మిదా సమేతే పురసాత్మనా అగ్నిమంతర్భరిష్యంతే జ్యోతిష్పంతమజస్రమిత్ పురేష్యోతి విశ్వభరా అథర్వా ప్రథమో నిరమంతరగ్నే పామగ్నే పుష్కరాదర్శ సర్వా నిరమంతర మూర్ధా విశ్వస్య బాధతః తముత్వానద్యంగిషః పుత్రనీధే అథర్వణః ప్రగ్రహణం పురంతరం తముత్వా పార్థ్యోమిషా సమీధే దస్యహంతమం ధనంజయగం రణేరణే శ్రీదహోతస్థో లోకేజి నిత్వాన్ సాదయా యజ్ఞం సుకృతస్య యోనో దేవాదేవాదహమిషాజాస్యగ్ని బృహద్యజమానేవ యోధాః ఇహోతాహోతమిదానస్తే యోగే దివాగుణదత్సుదక్షః అనర్థవ్రతప్రమచర్మతిష్ఠసహస్రం భరస్వరిజిహ్వో అగ్నిః సగంధీరస్వ మహాగుణోజస్వదేవీతమః ప్రశస్తదర్శతం జయస్వాహిలేన్యో అగ్రే అన్నాగం హితో హితే స్పరుషో వలేషు దమే దమే సప్తర ప్రాదాగ్రహోతాన్ సంతే వాయం మాదరిష్వాదాదోత్నాయ్యద్విష్టం దేవానాయ్యరది ప్రాణధేన తస్మై చ దేవషణస్తుభ్యం సుజాతోజ్యోతిసమవరోధమాదరస్వ మాతోర్ణే విశ్వరూపం సంయస్వీ భావతో ఉదతిష్టస్మద్భరావానో దేవ్యా కృపా ఋషేత భాతా బృహతాదుపతిరాజ్ఞేస్తి ఊర్ధ్వూషణూతలే తిష్టా దేవోరసమిత ఊర్ధ్వవాజసమితర్వాదభ్యర్విష్మయామహే సదాగర్భోదస్థోరగ్నేచారుర్విభజవోదీషు చిత్రశిశ పరితమాజస్ ప్రమాదుర్భ్యో అధికరిక్కనద్దా శిరోభవేడ్వంగాశుద్భవవాజర్వన్ ఋషుర్భవ సుషదస్తుమగ్రే పురేణ వాహన శివోభవ ప్రజాభ్యో మానుషేభ్యస్తమంగిర మాజ్యావా పృథివీ అభిజోదిశోమాంతరిక్షం మా వనస్పతేన రైతు వాజే కనిష్టసన్నానసద్రాదభక్వా భరణ్యం పురేష్యం మా పాద్యాయుధపురా రాసభో భాంకనిక్తత్సుయుక్తో విషణారథే సవామగ్ఞం పురేష్యమాశుద్ధోతో మహాదిషాగ్ఞం వృషణం భరన్నపాంగర్భగం సముద్రయం అర్ఘ్నాయాహివేతరతగం సత్యం ఓషజ ప్రతిగృహేతాగ్ఞమేతగం శివమాయంతమభ్యత్ర యుష్మాన్ యస్యం విశ్వావతేరేర్నిషేదన్నా అపదుర్మతిగం హరత్ ఓటదయ ప్రతిమోదర్ధమేన పుష్పావతే సురిపరా అయం వాగర్భరిత్రయ ప్రత్నగం సహస్తమాసరత్ విభాజనా పుష్నాశోషినో బాధస్తో రక్షసో అమీవా శర్మణో మృషద శర్మ నిశ్యామగ్నేరహం సుభవస్య ప్రణీత ఆపోహిష్టామయోభువస్థాన భూర్జేతాతన మహేర్ణాయ చక్షసే యోవ శివతమోరతస్తస్య భాజయతే హర ఉషతేరివ భాతర తస్మారంగమామభోజస్య క్షయాయ జిన్వస ఆపో జనయథాజన మిత్రస్తకం సర్జ పృథివీం భూమిం జ్యోతిజాత సుజాతం జాతమేతమగ్ర్యం వైశ్వానరం విభం అయక్ష్మాయ త్వాసకం సృజామి ప్రజాభ్య విశ్వే త్వాదేవాశ్వానరాసకం సృజంతానుష్ఠభేరథం దాంగిరస్పద రుద్రా సంభృత్య పృథివీం బృహజ్యోతిస్ సమీధే శుక్రో దేవేషు రోచతే సగం దృష్టా మధుభేరుద్రైర్ధీరేకర్మణ్యామృతం హస్తాభ్యాం వృద్ధేం కృత్వా శ్రీబాళీ కరోతు తాం శ్రీబాళీ సుఖపర్దాసుకురీరాసౌ పశా సాదుభ్యమదే మహావోఖాంతధాతుహస్తయోః ముఖాంకరో శక్త్యా బాహుభ్యామదిర్ధిరా మాతాపుత్రోపస్థే సాగ్ఞం విభక్తు గర్భా మహర్షిరోదయజ్ఞస్య పదేస్థ పదవస్వాగణ్వంతు గాయత్రేణ ఛందదాంగిరస్పత్పృశవ్యతి రుద్రాస్వాగణ్వంతుభేన ఛందదాంగిరస్పదంతరిక్షమశ్చాదిత్యాస్వాగణ్వంతు జాగతేణ ఛందదాంగిరస్పద్యౌరథి విశ్వే స్వాదేవాణ్వంతానుభేన ఛందదాంగిరస్పద్విశోరిధ్రువాది ధారజామరి ప్రజాగం రాజస్వోషంగౌ భత్యగం సువేర్యగం సజాతాలేదమా ంగ్రంహాంగిరస్పత్మహే ముఖాం బృణ్మలేమగ్నే తాం పుత్రేభ్య సంప్రాగచ్చరి శ్రవయానికి

మిత్రస్య చర్షణేషదశనో దేవస్య సారథిం ద్యుమ్నం చిత్తశ్రవస్తమం దేవస్వాదమితోద్వపదుపానిస్వం గురిః బాహుర్దదర్త్యాః అపద్యమానా పృథివ్యా సాదృణా ఉత్తిష్ట బృహదే భవోద్భాతిష్ట ధ్రువాత్వం వసవస్వాచ్ఛందంతు గాయత్రేణ ఛందసాంగిరస్వద్రుద్రాస్వాచ్ఛందంతు త్రైత్రేణ ఛందసాంగిరస్వదారిత్యా స్వాచ్ఛందంతు జాగతేన ఛందసాంగిరస్వద్విశ్వే స్వాదేవా వైష్వానరాచ్ఛందం స్వానష్టుభేణ ఛందసాంగిరస్వద్ సమాస్వాచ్ఛర్ధమవర్ధయంతు సంవత్సరాషయోగాని సత్యా తమ్ దివ్యేన దీతి లోచనేన విశ్వాభాషి ప్రతిశ ప్రతిభ్య స్వాహాగ్నే ప్రతబోధయే నముచ్చతిష్ట మహతే సౌభగాయ మాచరిషుతత్తే అగ్నే బ్రహ్మాణస్తే కలస్వం త్వమాన్యే త్వామగ్నే వృణతే బ్రాహ్మణా ఇమే శివో అగ్నే సంవరణే భవానః సపర్ణ అభిమానిక్షస్వే విరేగాగృహ్య ప్రయక్షన్ ఇహైవాగ్నే అతిసారణార్యం మాత్వా నిక్రం పూర్వజితో నిఖారిణ క్షత్రమగ్నే సుజమస్తుభ్యముపదత్తావర్ధనాన్వే అనిష్ట క్షత్రేణాగ్నే స్వాజుస్వగౌరభస్తమిత్రేణాగ్నే మిత్రధేయేత స్వ సజానా మధ్యమస్థాగిర్ధ్యాజ్ఞామగ్నే విహవ్యో దీదిహీహ అతినిహో అధిస్థితోమచ్చరాదిమగ్నే విశ్వాగ్నే దురితాదహస్మాథాస్మభ్యగం సమవీరాగం రయింద్రా అనాధిష్యో జాతవేదా అధిష్ఠితో విరాడగ్నే క్షత్రభర్దీదిహీహ విశ్వాసా ప్రముంచన్మానుషేర్భిశివాభిరద్యపరిపాహినో వృధే బృహస్పదే సమితద్బోధలేన కంసగంసిరంజిత్సంతరాగంసగంసి సాధి వర్ధలీనం మహతే సౌభగాయ విశ్వదేన మనుమనంతు దేవా అమంత్రభోజాసగద్యమస్య బృహస్పదే అభిషస్తేన ముంచ ప్రత్యౌహతామస్మినా మృత్యుమస్మాద్దేవానామగ్నేభిషజాసజీభిః ఉద్భయంతమసత్పరి పశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్రాథోర్గమగన్మజ్యోతిరుత్తమం ఓర్ధ్వాస్తమిథో భవంతోర్ధ్వా సుప్రాథోదీకశ్యగ్నే యుమర్తమా సుప్రదీకస్య సూనో తనోన పాదసులో విశ్వవేదా దేవో దేవేషు దేవః పథానక్తిమధ్వా ధృతేన మధ్వాయజ్ఞం నక్షతే ప్రీణానో నరాజగుంసో అగ్నే సుమృద్దేవ సవితా విశ్వవారః అచ్చాయమే జితవదా ఘతేనే రాణో వన్యర్నమదా అగ్నిగ్రస్తుజోర్ధనేషు ప్రయత్సో సయక్షరస్య పరిమానమగ్నే స్వయీ మంద్రాసు ప్రయసః పదుశ్చే తిష్టో మధుధాతనశ్చ ద్వారో దేవీరన్వస్ విశ్వే కృతాదంతే అగ్నే పురువ్యజతోధాన్నాపత్యమానా జోషణే దివ్యేన యోనాభుషా సానక్తమై యజ్ఞమవతామద్ధరన్న దైవ్యా హోతారావోర్ధమద్ధరన్నోర్జిహ్వామభిగృణీతం కృతన్న స్పృష్టిం విశ్రో దేవేర్బలిహిరేదగం సహంతిస్పతి భారతి మహీకృణానా తన్నస్తురేమద్భుతం పురోక్షాధీరం తాయస్కోశం విశ్చునాభిమస్మే వనస్పతేవసు జాగరాణస్మనా దేవేషు అగ్నిహవ్యగం సమితాసూతజాతి అగ్నే స్వాహాగణిజాగవేరైంద్రాయ హవ్యం విశ్వే దేవాభిషంజుషంత హిరణ్యగర్భస్వమవర్ధదాగ్రే భూతస్య జాతపతిరేకాసీత్ సదాధార పృథివేంద్యాముదేవాంకస్మై దేవాయ హవిషా విధేమ యః ప్రాణతో నిమిషతో మహిష్మై గరిద్రా జాజగతో బభూవ యీషే అస్యద్విపదస్య దుష్పరస్మై దేవాయ హవిషా విధేమ యాత్మదాపరదాయస్య విశ్వముపాసరే ప్రతిలయ్యస్య దేవా ఛాయామృతయ్యస్య మృత్యుక్కస్మై దేవాయ హవిషా విధేమ ే హిమవంతో మహిత్రగోరసాహుమా ప్రతిశోయస్య బాహో కస్మై దేవాయ హమిడా విధేమ క్రంగి అవతారస్తభానే అభ్యేక్షేతా మనసారేజమానే యత్రాధిదోరముదితౌవ్యేదికస్మై దేవాయ హమిడా విధేమ ఏనద్యోరుగ్రా పృథివీచ దృఢేయేన సువస్తభితయ్యేన నాక యో అంతరిక్షేమో విమాన దేవాయ హమిడా విధేమ ఆపోహయన్మహతేర్విశ్వమాయందేరగ్నేవానాన్నిరవర్తదాకస్మై దేవాయ హమిడా విధేమ యశ్చిదాపో మహిళా పర్యపశ్యద్దక్షంతధానాజనయంతేరగ్నేం యో దేవేష్మభిదేవేకాలేకస్మై దేవాయ హమిడా విధేమ ఆకోతిమగ్నిం ప్రేజగ్స్వాహా మనోమేధామగ్నిం ప్రేజగ్స్వాహా యుక్తం విజ్ఞాతమగ్నిం ప్రేజగ్స్వాహా వాచో విధతిమగ్నిం ప్రేజగ్స్వాహా ప్రజాపతయే మనమే స్వాహాగ్నే వైశ్వాదాయ స్వాహా విశ్వే దేవస్య నేతుర్మత్వా ప్రణేతసఖ్యం విశ్వే రాయగిరుద్ధయజ్ఞం ప్రణేత పుష్యతే స్వాహా మాతుభిత్సా మాతుర్షోదృగృహస్వీనయస్పదో అంబభిష్ణువేదయస్వాగ్నిశ్చేదం కరిష్యథృంహస్తదేవ పృథివీస్వస్తయాయా స్వధయా కృతాది దృష్టం దేవానామిదమస్తహవ్యమరిష్టా స్వముదిః యజ్ఞే అస్మిన్ మిత్రైరాముకాంతపైషామాభేది ఏతాన్ దేవరిదామ్యభిత్యై ద్వన్న సర్పిరాభి ప్రత్రోః దావరేణ్యః సహసపుత్రో అద్భుతః పరస్యా అధిసంభతో వరాగం అభ్యాసర యత్రాహమస్మితాగం అవ పరమస్యాపరావతో రోహితస్వరిహారి పురేషపురప్రియోగ్నేత్వంతరామృధ శ్రీరత్నం మాతురస్యా ఉపస్థే విశ్వాహాన్యజ్ఞే వజనాని విద్వాన్ మైనామద్రిధామాతపదాభిజ్యోతిరస్యాగం శుక్రజ్యోతిర్విభాహి అంతరగ్నే రుదాత్మముఖాలే సదనే స్వే అస్యాత్మగంహరదాతమంజాతమేద శివో భవ శివోభోక్వామక్షమగ్నేథోదేన శివస్థం శివాకృత్వాని సర్వా స్వాయోని విఘాతన యదగ్నేనాని కాచితాతే దారుణి దధ్వసి తదస్తుభ్యమద్భుతంతర్జునస్వజమిష్ట ఎదర్చుపజిక్మికాయద్వంబ్రోమతి సర్పది సర్వంతరస్తుతే ఘతం తగ్గుణస్వజమిష్ట రాత్రిగం రాత్రిమప్రజాంభవంతోష్వాగేమతిష్టతే ఘాసమస్మై తాయస్తోషేణ సమిషామదంతోగ్నేవాదే ప్రతివేశారిషామ నాభావృథివ్యా సమిధానమగ్నిగం రాజస్తోషాయ విషతే హవామహే ఇదం మదం బృహదుత్తైర్మేతమగ్నిం పుతనాదుదాదహిం యాస్తేన అభేత్తరేణ వ్యాధిరువణ ఉదా ఏస్తాయస్తాగస్తే అగ్నేసి దామ్యాస్తే నగతిష్టాభ్యాం మయం భ్రోంజంభేస్తస్కరాగం ఉత హనుమాభ్యాగస్తేనాం భగవస్తాగస్తం ఖాతుసుఖాదితాన్ ఏజనేషు మయం భవస్తేనాదస్తస్కరావరే ఏకక్షేష్మధాయవస్తాగస్తే దధామిజం భయోః యో అస్మభ్యమరాసీయాద్యశ్చ నోద్వేషతే జనః నిందాద్యో అస్మాన్ దిప్సాశ్చ సర్వంతం అస్మసాకురు సగుంసితం మే బ్రహ్మ సగుంసితం వీర్యం బలం సగుంసితం క్షత్రం విష్ణుజస్యాహమస్మి పురోహితః ఉదేరాం బాహువదయముద్వర్చబుదూబలం క్షిణామి బ్రహ్మణామిత్రానున్నయామి స్వాగుం అహం ధ్యానోష్మపుర్వ్యాద్యోర్వర్ణమాయుశ్రియేదుచారణ అగ్నిరమృతాభవద్వయోభిర్యదే నంద్యౌలజనయత్సురేతాః విశ్వారూపాణి ప్రతిముంచదే కవిప్రాసావే భద్రం దిపదే చతుష్పదే వినాగమక్షత్రమితామరేణ్యోను ప్రజానముషసో విరాజతి నక్తోషాతమనసా విరూపే ధాపలేకం సమేతి ద్యాభాక్షామా రుక్మ అంతర్విభాతి దేవాగ్నింధారేంద్రవినోదాః సుపర్ణోతి గరుత్మా త్రివృత్తే శిరోగాయత్రం చక్షుస్తోమ ఆత్మారామదేవ్యం బృహద్రథంతరే పక్షౌ యజ్ఞాయజ్ఞం పుచ్చం ఛందాగస్యంగానిధిష్టయాశ్వభాయజోగుంషి నామ సుపర్ణోతి గరుత్మాన్ దివం గచ్చతుమఃపద అగ్నేయజ్ఞమద్ఫలం విశ్వదః పరిభూరసి స యద్దేవేషు గచ్చతి సోమయాస్తే మయోభువ భూతయః సంతి దాశుచే తాభిర్నోవితా భవ అగ్నిర్మోర్ధా భువః త్వన్నః సోమయా తే ధామాని తత్సపితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ అజిత్తేయశ్చ క్రమాదే వేగనే దీనేర్ద్రక్షే ప్రభూతి పూరుషత్వదా దేవేషు చ సవితర్మానుషేషు చత్వన్నో అత్ర సుమతాధనాగసః చోదరిభూనృపాణాం చేసంతి సుమతీనాం యజ్ఞం దధే సరస్వతి ఆవీరవీ కన్యా చిత్రాయ సరస్వతి వీరవక్లే ధియం ధాత్ నాభిరక్షద్రగుం శరణగుం రజోషాసురాధరణం క్రమతే శర్మయగుం సత్ పూషాగా అన్వేతున పూషారక్షత్వర్వతః పూషావాజగుం సనాతునః శుక్రంతే అన్యద్యజయంతే అన్యద్విషులోకే అభనేద్యౌరివాసి విశ్వాసి మాయా అవజిస్వధావో భద్రాదే పూషం విహరాదిరస్తు ఏ వద్ధంతస్పుతమతో మహిత్వానాగంతస్థులుషక్తిరేతదః పిష్టలియద్ధావద్ధృషణం మదచ్యుతం వయోనధీరన్నధి పరిగిటి ప్రియే ప్రచిత్రమర్కం కృణతే తురాయ మారుతాయ స్వతవదే భవద్ధ్వం ఏదహారుం విదహతాదహంతే వేదతే అగ్నే పృథివీ పకేభ్యః విశ్వే దేవా విశ్వే దేవాః యావాన పృథివీ ఇమరు శిద్ధ్రమద్వితి విస్పృశం యజ్ఞం దేవేషు యక్షతాం ప్రభోర్వజే పితరాణుభ్యదేభ్యక్రణబ్ధకుంసేతస్యాద్యాపతిమహిపాంబరోధం అగ్నిగస్తోమేణ బోధేత విధానో అమర్త్యం హవ్యాదేవేషు నో దధతే సహ వ్యవాణమర్త్యపుషిద్ధూతశ్చ నోహితః అగ్నిర్థిజాసమృణ్వతి శర్ణాభవంతు వాజే వాజే. విష్ణోక్రమాక్రమాదిహాగాయత్రం ఛందారోహ పృథివీమను విక్రమస్తు నిర్భక్త స్వయం యజ్ఞో విష్ణాక్రమాత్సభిజస్తిహాత్రేష్ఠు ఛందారోహాంతరిక్షమను విక్రమస్తు నిర్భక్త స్వయం యజ్ఞో విష్ణాక్రమాచ రాజీయతో హంతా జాగతం ఛందారోహది భవన విక్రమస్తు నిర్భక్త స్వయం విష్ణో విష్ణాక్రమోదిశత్రూయతో ంచందారోహదిశో నిక్రమస్వ నిర్భక్త స్వయం దుష్మ అక్రందదగ్నిస్తనయన్ నిపద్యోమాధస్తమన్ సద్యోజ్ఞానోది విద్ధో అక్ష్యదారోదీ భానునా భాత్యంత అగ్నేభ్యావర్తిన్నభినావర్త స్వాయుగావర్త సాధన్యా మేధయా ప్రజయాధనేన అగ్నే అంగిరశతంతే దంపావృత సహస్రం తమపావృత తాధాం పోషస్య పోషేణ పునర్నో నష్టమాగతి పునర్నో రయిమాగతి పునరోద్యాయవర్తస్త పునరగ్నైషాయుషా పునర్న పాధి విశ్వత సహరయ్యాయవర్తస్వాగ్నే బింబస్వధారయా విశ్వత్సయా విశ్వతస్పరే ఉదుత్తమం వర్ణపాదమస్మదపాధమం వివర్ధమగ్నిశ్రథాయ అథా వయమాదిత్యవ్రదేదవానాగతో అధితరే శ్యామ ఆత్మాహారిణమంతరభోర్ధ్వస్తిష్టాదిచాచలి విజర్వాంఛం తస్మిన్ రాష్ట్రపతిశ్రయ అగ్రే బృహం నృషదా మూర్ధో అస్థాన్యర్జగ్నివాంతమోర్జోదిషాగార అగ్నిర్భాదురాజాతో విశ్వాదర్మాణ్యప్రాహత్తం మాధురస్యాపస్థే విశ్వాణ్యజ్ఞయులాని విద్వాన్ మైనామర్చామాదపదాభిజోదితోంతరస్యాగం శుక్రజ్యోతిర్విభాహి అంతరగ్నే రుదాత్మముఖాలే సదనేస్వే తస్యాత్మగంహరతాదవం జాతవేద శివో భవ శివోహోత్మహ్యమగ్నేథోచేత శివస్వం శివాకృత్వాదిశ సర్వాస్వాయ్యోని విహాసద హంసస్సు విదర్మదురంతరిక్షసద్ధోతాసద్ధోషదర్మసద్ తదర్జోమృతాగోజారృజారృతం బృహద్